కృష్ణ యజుర్వేదాంతర్గత 14 దక్షిణామూర్తిపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం యన్మోనవ్యాఖ్యయా మోనుపటలం క్షణమాత్రతః మహామోనపదం యాతి సహీ మే పరమాగత్యః శ్లోక యత్మోనవ్యాఖ్యయా యన్మోనవ్యాఖ్యయా మోనిపటలం క్షణమాత్రతః మహామౌన పదం యాతి సహీ మే పరమాగతః ఏ పరమాత్మ అగు శ్రీ దక్షిణమూర్తి స్వామి యొక్క మౌన వ్యాఖ్యానమును విని మునిజనమంతా మహామౌన పదము అను స్వాత్మ సాక్షాత్కారము పొందుచున్నారో అట్టి స్వామియే మాకు పరమాగతి. ఓం బ్రహ్మావర్తే మహాభాండిరవటములే మహాసత్రాయ సమేత మహర్షేహ సౌనకాదయస్తే హ సమిత్పాణయస్తత్వజిజ్ఞాసవో మార్కండేయం చిరజీవనముపసమేత్య పప్రచ్ఛుః. ఓం. 1. బ్రహ్మావర్తే మహాభాండీర వటమూలే మహాసత్రాయ సమేత మహర్షేహ సౌనకాదయః తే హ సమిత్పాణయః తత్వజిజ్ఞాసవో మార్కండేయం చిరంజీవినం ఉపసమేత్య పప్రచ్యుః. బ్రహ్మావర్తము అనే మహాపుణ్యప్రదేశం మహావట మర్రి వృక్షము క్రింద జరుగుచున్న మహాసత్రయాగము. ఆ ప్రదేశమునకు సోనకుడు మొదలైన మహర్షులు యాగ పరికరములు కట్టెలు మొదలైనవి చేతధరించి వచ్చారు. వారంతా తత్వమును తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలవారే అక్కడకు విచ్చేసియున్న చిరంజీవి అగు శ్రీ మార్కండేయ మహర్షిని సమీపించారు. హృదయపూర్వక నమస్కారములు సమర్పిస్తూ ఈ విధంగా పరిప్రశ్నించసాగారు. కేనత్వం చిరం జీవసి కేనవానందమనుభవసితి పరమరహస్య శివతత్వజ్ఞానేనేతి. సహోవాచ కిం తత్పరమరహస్య శివతత్వజ్ఞానం తత్ర కో దేవః కే మంత్రాః కో జపః కా ముద్రా కా నిష్ఠా కిం తజ్ఞాన సాధనం కః పరికరః కో బలేః కః కాలః కిం తత్స్థానమితి. సౌనకాదౌవాచే 2. కేనత్వం చిరంజీవసి కేనవా ఆనందం అనుభవసితి. శ్రీ మార్కండేయోవాచ పరమరహస్య శివతత్వజ్ఞానేన ఇతి. సహోవాచ సౌనకాదయః కిం తత్ పరమరహస్య శివతత్వజ్ఞానం కో దేవః తత్ర కో జపః కే మంత్రాః కా ముద్రా కా నిష్ఠా కిం తత్ జ్ఞాన సాధనం కః పరికరః కో బలేః కం కాలః కిం స్థానం ఇతి. సౌనకాది మహర్షులు శివభక్తులై ఆ పరమశివుని వరప్రసాది అయి చిరంజీవత్వము సంతరింపజేసుకున్నట్టి ఓ మార్కండేయ మహర్షి, మీ దర్శనముచే మేము ధన్యులము. నమో నమః. 1. దేనిచే మీరు చిరంజీవులైనారు? మునిలోకంలో ఆత్మానందము గురించి చెప్పుచున్నప్పుడు మిమ్ములను దృష్టాంతంగా చెప్పుతూ ఉంటారు. 2. వేట్లా మీరు ఆత్మానంద నిత్యత్వమును పొందగలుగుచున్నారు? దయచేసి మాకు వివరించండి. శ్రీ మార్కండేయ మహర్షి, మీరు చెప్పినదంతా నేను శివతత్వజ్ఞానము చేతనే పొందుచున్నాను. అది పరమరహస్యమైనట్టిది. సౌనకాది మహర్షులు, పరమరహస్యమగు అట్టి శివతత్వజ్ఞానము ఏమై ఉన్నది? అట్టి జ్ఞానమునకు అధిదేవత ఎవరు? అది పొందటానికి నిర్వర్తించవలసిన జపము తపము ఏది? అందుకు మంత్రము ఏమి? అందుకు ఏ ముద్రను ధరించాలి? ఏ నిష్ఠలు పాటించాలి? అందుకుగాను జ్ఞానసాధన ఏది? అట్టి సాధనకు సహకారిక పరికరములు ఏమేమి, ఏమేమి బలిగా సమర్పించాలి? అట్టి మంత్ర, జప, ముద్రా, నిష్ఠ, జ్ఞాన సాధన, బలి ఇత్యాదులకు కాలనియమములు ఏమన్నా ఉన్నాయా? అట్టి శివతత్వజ్ఞానము కొరకై చేయు ఉపాసనలకు ప్రదేశము ప్లస్ సంబంధించిన ఏ నియమాలు పాటించాలి? ఈ విశేషాలన్నీ దయచేసి వివరించండి. సహోవాచ: ఏన దక్షిణాముఖః శివోపరోక్షీకృతో భవతి తత్పరమరహస్య శివతత్వజ్ఞానం యః సర్వోపరమే కాలే సర్వానాత్మన్యుపసంహృత్య స్వాత్మానందస్ఖయ మోదతే ప్రకాశతే వా స దేవః. అత్రైతే మంత్రరహస్య శ్లోకా భవంతి. మేధా: దక్షిణామూర్తిమంత్రస్య బ్రహ్మా ఋషః గాయత్రీ ఛందః దేవతా దక్షిణాస్యః మంత్రేణాంగన్యాస. సహోవాచ: మార్కండేయో, యేన దక్షిణాముఖః శివో ఆ పరోక్షీకృతో భవతి తత్ పరమరహస్య శివతత్వ జ్ఞానం యః సర్వా ఉపరమే కాలే సర్వాన్ ఆత్మని ఉపసంహృత్య స్వాత్మానందే సుఖే మోదతే ప్రకాశతే వా స దేవః. ఆత్ర ఏతే మంత్రరహస్య శ్లోకా భవంతి. మేధా: దక్షిణామూర్తి మంత్రస్య బ్రహ్మ ఋష్యః గాయత్రీ ఛందో దేవతా దక్షిణాస్యో మంత్రేణ ఆంగన్యాసః. మార్కండేయ మహర్షి ఏ జ్ఞానముచే పరోక్షుడు ఇహమును పరదృష్టిలో దర్శించు మూడవ కన్నుగలవాడు దక్షిణాభిముఖుడు అగు పరమశివుడు ప్రత్యక్షుడు అగుచున్నారో అది ఏ పరమ రహస్యమగు మీరు ప్రశ్నిస్తున్న శివతత్వజ్ఞానము. అది అపరోక్షజ్ఞానమునకు మార్గము. దేవత ఏ పరమశివుడు ప్రళయకాలంలో ఈ దృశ్య జగత్తులన్నీ తనేందు ఉపసంహరించుకొని స్వాత్మానందస్కరూపుడై ఆనందిస్తూ ఉన్నారో సర్వత్రా ప్రకాశమానుడై వెలుగొందుచున్నారో స్వస్వరూప సర్వస్వరూపుడై విరాజిల్లుచున్నారో ఆయనయే శివతత్వజ్ఞానమునకే ఉపాసించవలసిన దేవత. సమస్తము స్వస్వరూపమై నిస్సందేహంగా అనుభవమవటమే ప్రళయము. మంత్రము అందుకు చేయు మంత్రము శ్లోకములుగా ఉన్నాయి. అట్టి మేధ దక్షిణామూర్తి మంత్రమునకు ఋషి సృష్టికర్త అగు బ్రహ్మదేవుడు ఛందస్సు గాయత్రి ఛందస్సు దేవత శ్రీ దక్షిణామూర్తి దక్షిణామూర్తి మంత్రముతో అంగన్యాస కరణ్యాసములు చెప్పాలి. ఓం నమః శివాయ. 5. ఓం శ్రీమేధ దక్షిణామూర్తయే నమః. 12. ఓం ఆదౌ నమ ఉచ్చార్య తతో భగవతే పదం దక్షిణేతి పదం పశ్చాన్మూర్తయే పదముద్ధరేత్. 1. అస్మచ్చబ్దం చతుర్థ్యంతం మేధాం ప్రజ్ఞాం పదం వదేత్ సముచ్చార్య తతో వాయుబీజం ఛం చ తతః పఠేత్ అగ్నిజాయాం తతస్త్వేష చతుర్వింశక్షరో మనుః. 2. 3. ఓం ఆదౌ నమో ఉచ్చార్య తతో భగవతే పదం దక్షిణ ఇతి పదం పశ్చాత్ మూర్తయే పదం ఉద్ధరేత్ అస్మత్ శబ్దం చతుర్థ్యంతం మేధాం ప్రజ్ఞాపదం వదేత్ సముచ్చార్య తతో వాయుబీజం ఛం చ తతః పఠేత్ వహ్నిజాయాం తతస్తు ఏష చతుర్వింశ 24 అక్షరో మనుః. ఓం ఆదౌ చతుర్వింశతి అక్షరమంత్ర ప్రారంభము. ఓం నమో భగవతే తతో దక్షిణామూర్తయే అస్మత్ మేధాం సముచ్చార్యచం. 24. నమో నమస్కారములు. భగవతే, సర్వమును వెలిగించుచున్న చైతన్యస్ఫూర్తి, దక్షిణ ఈ దృశ్యమునకు ఈవల ఆవల బుద్ధి రూపుడై సాక్షి దర్శకుడై, మూర్తయే సమస్తముగా మూర్తిభవించున్నట్టివారు ఉద్ధరించునట్టివారు, అస్మత్ నా యొక్క అజ్ఞానము తొలగించుచు. మేధాంబు విజ్ఞతను మేధస్సు ప్రసాదించునుగాక. సముచార్య ఉత్ను ప్రసాదించు ఆచార్యులై సత్కు చేర్చెదరుగాక. సముద్ధరించు శ్రీ దక్షిణామూర్తిని ఆచార్యుల వారిని ఉపాసిస్తున్నాము. వాయువు బీజమై ఛం అను అక్షరముతో వారిని ఉపాసిస్తున్నాము. అగ్నివలే తేజోమయుడగు ఆ మేధా దక్షిణామూర్తిని 24 అక్షరములతో ఆరాధిస్తున్నాము. ధ్యానం స్ఫటికరజతవణం మౌక్తికి మక్షమాల మమృతకలస విద్యాం జ్ఞానముద్రాం కరాగ్రే దధతమురగక్ష్యం చంద్రచుడం త్రినేత్రం విధృత వివిధభూషం దక్షిణామూర్తిమీడే 3. ధ్యానం స్ఫటిక రజతవర్ణం మౌక్తికీం అక్షమాల అమృత కలస విద్యాం జ్ఞానముద్రాం కరాగ్రే దధతం ఉరగకక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధభూషం దక్షిణామూర్తి మీడే దక్షిణామూర్తి స్వరూపవర్ణన స్తోత్రం. స్ఫటికమువలే వెండివలే నిర్మలముగా తెల్లగా ప్రకాశించుచున్నట్టివారు ముత్యముల అక్షమాలను ధరించినట్టివారు మృత్యువును జయింపజేయు అమృత కలస విద్యాస్వరూపులు అమృతత్వమును నింపి ఉంచిన కలసమును ధరించియున్నవారు తత్త్వంను సూచించు బటన వ్రేలుచూపుడు వ్రేలు కలిపి ఉంచిన చిన్ముద్ర లేక జ్ఞానముద్ర ధరించినవారు నడుమున పామును అలంకారముగా ధరించినవారు జగద్విషయములన్నీ దివ్య దేహాలంకారములుగా ఆగుచున్నవారు చంద్రుని శిరస్సుపై అలంకరించుకున్నవారు దృక్కు ద్రష్ట దృశ్యములను పగలురాత్రి ప్రదోషకాలములను త్రికాలములను త్రినేత్రములుగా కలిగి ఉన్నవారు వివిధములైన భూషణములను ధరించినవారు అగు శ్రీమేధా దక్షిణామూర్తి స్వామిని ధ్యానించుచున్నాము. మంత్రేణ న్యాసః ఆదౌ వేదాదముచార్య స్వరాద్యం సవిసర్గకం పంచార్ణం తత ఉద్ధృత్య అంతరం సవిసర్గకం అంతే సముద్ధరేత్తారం మనురేష నవాక్షరః 4. మంత్రేణ న్యాసః ఆదౌ వేదాదిం ఉచ్చార్య స్వరాద్యం సవిసర్గకం పరిచారణం తత ఉద్ధృత్య అంతరం సవిసర్గకం అంతే సముద్ధరేత్తారం మనః ఏష నవాక్షరః మంత్రముతో అంగన్యాస కరణ్యాసము హ్రస్వదీర్ఘౌదాత్తనుదాత్త విసర్గక ఇత్యాదులతో కూడిన స్వరములు పలుకుచు వేదమంత్రములలోని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రములను లయ గణన ఈ విన్యాసములతో ఎలిగెత్తి పలికెదముగాక. చివరికి విసర్గలతో అంతరమున మనస్సులో ఓం దక్షిణామూర్తయే నమః లేక మేధా దక్షిణామూర్తయేచ్చ నవాక్షరములతో శాంతి ప్రవచనములు పలుకబడునుగాక. ముద్రాం భద్రార్థదాత్రీం సపరసుహరణం బాహుభిర్బాహుమేకం జాన్వాసక్తం దధానౌ భుజగబల సమాబద్ధ కక్ష్యో వటాధః ఆసీనశ్చంద్రఖండ ప్రతిఘటిత జటాక్షిరగౌరస్త్రినేత్రో దద్యాదాద్యః సుఖాద్యైర్మునిభిరభివృతౌ భావశుద్ధిం భవో నః. 5. స్తోత్రం. ముద్రాం భద్రార్థధాత్రీం సపరసుహరిణం బాహుభ్యః బాహూం ఏకం జాన్వాసక్తం దధానో భుజగవర సమాబద్ధ కక్ష్యో వటాధః ఆసీనః చంద్రఖండ ప్రతిఘటిత జటాక్షీర గౌరః త్రినేత్రో దద్యాత్ ఆద్యేః సుఖాద్యేః మునిభ్యః అభివృతౌ భావశుద్ధిం భవో నః. స్తోత్రము. భద్రముద్ర యగు చిన్ముద్రను జింకా పరశువులను చేతులకు ధరించినవారు భుజములను సమాంతరముగా నిలిపి ఉంచువారు మోకాలిపై ఒక చేతిని ఉంచుకొని ఉన్నవారు పామును మొలత్రాడుగా ధరించినవారు జటాజూటమునందు అర్ధచంద్రుని అలంకారముగా కలిగియున్నవారు క్షీరము పాలు వలె తెల్లటి తెలుపు రంగు అయినవారు. జీవ ఈశ్వర పరములనబడే త్రినేత్రధారులు శ్రీశుకుడు మొదలైన మహర్షి ముని జనముచే పరివృతులైనవారు. తన చుట్టూ ఆసీనులై బ్రహ్మతత్వమును వినుటకే సంసిద్ధులైనవారు అట్టి శ్రీమేధా దక్షిణామూర్తి స్వామి మాకు భావశుద్ధిని అనుగ్రహించెదరుగాక. మంత్రేణ న్యాస బ్రహ్మశున్యాస తారం బ్రూమ్నమ ఉచ్చార్య మాయాం వాగ్భవమేవ చ దక్షిణాపదముచ్చార్య తతః స్యాన్మూర్తయే పదం ఆరు. జ్ఞానం దేహి పదం పశ్చాద్వహ్నిజయం తతో న్యసేత్. మనురష్టాదశార్నోయం సర్వమంత్రేషు గోపితః ఏడు. నాలుగు మంత్రేణ న్యాసః బ్రహ్మ ఋషి న్యాసః తారం బ్లూమ్ నమ ఉచ్చార్య మాయాం వాక్ భవమేవ చ దక్షిణాపదం ఉచ్చార్య తతః స్యాత్ మూర్తయే పదం. జ్ఞానం దేహి తతః పశ్చాత్ వహ్నిజాయాం తతో వదేత్. మనః అష్టాదశార్నోయం సర్వమంత్రేషు గోపితః మంత్రముతో న్యాసము దక్షిణ ఉపాసన బ్రహ్మదేవుని ఋషిగా ఉపాసించుచున్నాము. ఉచ్చారణ తారం భూం నమః వాక్కుగా మాయ నుండి ఉద్ధారణ కలిగించినది అగు దక్షిణా పదమును గట్టిగా నొక్కి పలుకుచు మూర్తయే నమః అని తేలికగా ఉచ్చరించాలి. శివమూర్తిని ధ్యానించాలి. జ్ఞానమును ప్రసాదించండి అని అభ్యర్థిస్తూ జ్ఞానాగ్నిని ఉద్దేశిస్తూ అగ్నికార్యము నిర్వర్తించాలి. పద్దెనిమిది రెక్కలు ఆకులు గల బుద్ధి పుష్పమునందు దక్షిణయందు సర్వమంత్రములు దాచబడుచున్నాయి. పంచేంద్రియములు పంచ ప్రాణములు పంచభూతములు మనోబుద్ధి చిత్తములివి పద్దెనిమిది రెక్కలు. భస్మవ్యాపాండురంగ శశశకలధరో జ్ఞానమృద్రాక్షమాల వీణాపుస్తైర్విరాజత్కరకమల్ధరో యోగ పట్టాభిరామః వ్యాఖ్యాపీఠే నిషణో మునివరణికరేహ సేవ్యమానః ప్రసన్నః సవ్యాలః కృత్తివాసాః సతతమవతు నో దక్షిణామూర్తిరీశ. ఎనిమిది ధ్యానం భస్మవ్యాపాండుర అంగః శశిశకలధరో జ్ఞానముద్రాక్షమాల వీణాపుస్తయః విరాజః కరకమలధరో యోగపట్టాభిరామః వ్యాఖ్యాపీఠే నిషణోనా మునివర నికరేయః సేవ్యమానః ప్రసన్నః సహ వ్యాళః కృత్తివాసాః సతతం అవతు నో దక్షిణామూర్త్యః ఈశః. ధ్యానం భస్మభూషితాంగులు విభూతి ధరించినవారు తెల్లటి అంగములతో శోభిల్లివారు పాండుర అంగః చంద్రకళలు ధరించినవారు చేతులందు చిన్ముద్రను అక్షమాలను అలంకారముగా కలిగియున్నవారు వీణ గంధములను చేతులలో అలంకారముగా కలిగియుండి విరాజమానులగుచున్నవారు యోగ పట్టాభిరాములు మహావాక్య వ్యాఖ్యపీఠము అధిరోహించి ప్రకాశించువారు మునిజనముచే పరివేష్ఠితులు అయిన వారిచే సేవించబడుచు ప్రసన్నవదనులు నవ్వు ముఖమును ప్రదర్శించువారు సర్పములను ఆభరణముగా ధరించినవారు సర్వేశ్వరులు అగు శ్రీమేధా దక్షిణామూర్తి స్వామి మమ్ములను కరుణారస దృక్కులతో సంరక్షించెదర్గాక. మంత్రేణ న్యాసః బ్రహ్మశున్యాస డౌట్ తారం పరం రమాబీజం వదేత్ సాంబశివాయ చ తుభ్యం చానలజాయాం మనుద్వాదశవణక తొమ్మిది. మంత్రేణ న్యాసః బ్రహ్మ ఋష్యః న్యాసః తారం మాయాం రమా బీజం పదం సాంబశివాయ చ తుభ్యం చ అనలజాయాం చ మనః ద్వాదశవణకః. మంత్రపూర్వకంగా మననపూర్వకంగా అంగకర న్యాసములతో ఉపాసించుచున్నాము. అందుకుగాను సృష్టికర్తయగు బ్రహ్మదేవుని ముందుగా ఋషిగా ఆశ్రయిస్తున్నాము. మాయ నుండి తరింపజేయనది తారం, తారం మాయ. బీజము రమాదేవి మూల ప్రకృతి జ్ఞానస్వరూపిణి. ఆశ్రయం సాంబ సదాశివుని పాదపద్మములు. హృదయములమున 12 రెక్కలు గల ద్వాదశాదిత్యుల అగ్నిరూప పుష్పమును భావించుచున్నాము. స్వామికి సమర్పిస్తూ ఆహ్వానిస్తున్నాము. వీణాం కరయః పుస్తకమక్షమాల బిభ్రాణమభ్రాభగ్లం వరాఢ్యం ఫణీంద్రకక్ష్యం మునిభ్రాః సుఖాద్యయః సేవ్యం వటాధః కూతనీడమీడే 10 విష్ణు ఋషిరనుష్టుప్ ఛందః దేవతా దక్షిణాస్యః మంత్రేణ న్యాసః తారం నమో భగవతే తుభ్యం వటపదం తతః మూలేతి పదముచ్చార్య వాసినే పదముద్ధరేత్ 11 ప్రజ్ఞామేధాపదం పశ్చాదాదిసిద్ధిం తతో వదేత్ దాయినే పదముచ్చార్య మాయినే నమ ఉద్ధరేత్ 12 వాగీశాయ తతః పశ్చాన్మహాజ్ఞానపదం తతః వహ్నిజాయాం తతస్త్వేష ద్వాత్రింశద్వణకో మనః ఆనుష్టుభో మంత్రరాజః సర్వమంత్రోత్తమోత్తమ 13 ధ్యానం 5 వీణాం కరయః పుస్తకం అక్షమాల బీహ్రాణం ఆహ్రాభ గళం వరాఢ్యం ఫణీంద్ర కక్ష్యం మునిభ్యః సుఖాద్యేహ సేవ్యం వటాధః కృతనీడ మీడే విష్ణు ఋషయః అనుష్టుప్ ఛందో దేవతా దక్షిణాస్యో మంత్రేణ అంగన్యాసః తారం నమో భగవతే తుభ్యం వటపదం తతః మూలేతి పదం ఉచ్చార్య వాసినే పదం ఉద్ధరేత్ ప్రజ్ఞా మేధాపదం పశ్చాత్ ఆది సిద్ధిం తతో వదేత్ వాగీశాయ తతః పదం పశ్చాత్ మహాజ్ఞానపదం తతః వహ్నిజాయాం తతస్తు ఏష 32 వణకో మనః దాయినే పదం ఉచ్చార్య మాయినే నమ ఉద్ధరేత్ అనుష్టుభో మంత్రరాజః సర్వమంత్రుత్తమోత్తమ ధ్యానం సంగీతమునకు సంజ్ఞయగు వీణను విద్యకు గుర్తుగు పుస్తకమును అక్షరమునకు ప్రతీక అగు అక్షమాలను ధరించిన స్వామి నీలమేఘపు రంగు కంఠము కలవారు గరళ కంఠులు చేతులెత్తి నమస్కరించినంత మాత్రం చేతనే చిరునవ్వుతో మాకు కరుణతో వరములను ప్రసాదించు స్వామి. ఫణిరాజు నాగుపాము ను మొలత్రాడుగా కలిగి ఉన్నవారు సుకుడు మొదలైన మునులచే పరివేష్టితులై సేవించబడువారు వట రావి వృక్ష ఛాయలో ప్రశాంతంగా ఆసీనులైనట్టివారు అగు శ్రీ దక్షిణామూర్తిని ధ్యానించుచున్నాము. ఋషి విష్ణుదేవుడు ఛందస్సు అనుష్టప్ దేవతా దక్షిణామూర్తి అగు మేధ దక్షిణామూర్తి మంత్రమును అంగన్యాస కరణ్యాసముతో మంత్రోపాసన చేస్తున్నాము. తారం ఇతరింపజేయు ధ్యానము వటవృక్షములమున ఆసీనులైన భగవంతుడగు దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాము. వృట్వారు మమ్ము సముద్ధరించెదరుగాక. ప్రజ్ఞ మేధలను ప్రసాదించి ఆది స్వరూప సిద్ధికి మార్గదర్శకులయ్యెదరుగాక. స్వామి ఉత్తమ వాక్కు మహాజ్ఞాన పదము మాకు దయతో ప్రసాదించండి. సర్వమును వెలిగించు 32 వణులకు మీకు నమస్కారము. ఉత్తమ బుద్ధిని ప్రసాదించండి. మాయకు యజమాని మాయి అగు మీరు మమ్ములను మాయ నుండి ఉద్ధరించండి. మాయనంతు మహేశ్వరః అనుష్టుప్ ఛందో బద్ధమగు ఈ దక్షిణామూర్తి మంత్రరాజము ఉత్తమోత్తమమైనది. ధ్యానం ముద్రాపుస్తకవహ్నిన గవెల సద్బాహుం ప్రసన్నానం ముక్తాహార విభూషణం శశికళాభాస్వత్కరీటోజ్వలం అజ్ఞానపహమాదిమాదమగిరామర్థం భవానిపతిం న్యగ్రోధాంత నివాసినం పరగురుం ధ్యాయామ్యభీష్టాప్తయే 14 ధ్యానము ముద్రాపుస్తకవహ్ని నాగవిలసద్బాహుం ప్రసన్న ఆననం ముక్తాహార విభూషణం శశికళాభాస్వత్ కిరీటోజ్వలం. అజ్ఞానాపహం ఆదిం ఆదిమగిరాం అర్ధం భవానిపతిం న్యగ్రోధాంత నివాసినం సురగురుం పరగురుం ధ్యాయేత్ అభీష్టప్తయే ధ్యానము. జ్ఞానముద్రాసహితులు పుస్తకముని తేజస్ సర్పములచే అలంకరించబడిన బాహువులు కలవారు, చిరునవ్వుతో కూడిన ప్రసన్నముఖులు, పుష్పమాలాంకితులు, చంద్రునిచే అలంకరించబడిన కరీటధారులు, ఆత్మజ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞానాంధకారమును తొలగించువారు, గౌరీదేవిని అర్ధభాగముగా కలవారు, భవానీపతి వటవృక్షముల నివాసి, దేవతలకు కూడా గురువు, భవుడే భవరోగమునకు వైద్యులు అగు ఈ శ్రీమేధా దక్షిణామూర్తిని అభిష్టసిద్ధికై ధ్యానించుచున్నాము. మౌనముద్ర సోహమితి యావదాస్థితేహ సనిష్ఠా భవతి తదభేదేన మంత్రామ్రేడనం జ్ఞానసాధనం చిత్తే తదేకతానతా పరికరః అంగచేష్టార్పణం బలేయః త్రీణి ధామాని కాలః ద్వాదశాంతపదం స్థానమితి తేహ పునః శ్రద్ధధానాస్తం ప్రత్యుచః కథం వాస్యోదేహ కిం స్వరూపం కో వాస్యోపాసక ఇతి. ఆరు మౌనముద్రాసోహం ఇతి యావత్ ఆస్థితేహ సా నిష్ఠా భవతి తత్ అభేదేన మన్వా మ్రేడనం జ్ఞానసాధనం చిత్తే తత్ ఏకతానతా పరికరః అంగచేష్టార్పణం బలేయః త్రీణి ధామాని కాలః ద్వాదశాంత పదం స్థానం ఇతి తేహ పునః శ్రద్ధధానాస్తం ప్రత్యుచః కథం వా అస్య ఉదేహ కిం స్వరూపం కోవా అస్య ఉపాసకః ఇతి. ఈ జీవజగత్తులు ఏ తీరుగా ఉన్నప్పటికీ సోహం మంత్రార్థముచే ఆత్మనగు నాకు లోటు లేదు అని భావించటమే మౌనముద్ర. ఆ బ్రహ్మమే నేను అను స్థితిని సర్వకాల సర్వావస్థలయందును కలిగియుండటము నిష్ట ఆగుచున్నది. ఆత్మకు అభేదముగా భావన కలిగియుండటము మనస్సుతో చేసే జ్ఞాన సాధనము. చిత్తము ఇష్టము సర్వదా సర్వత్రా ఏకత్వమును ఆశ్రయించి సంతరించుకుని ఉండటమే శివతత్వజ్ఞాన పరికరము. తత్శివహత్వమేవతి తత్వజ్ఞానం. ఈ దేహముతో ఇంద్రియములతో నిర్వర్తించే క్రియలన్నీ శివార్పణమస్తు అని ఉద్దేశించటమే బలి సమర్పణము. యత్యత్ కర్మ కరోమి తత్తత్ అఖిలం శంభో తవారాధనం. త్రికాలములు త్రి అవస్థలు శివోపాసనకు కాలమే. నిద్రలేచింది మొదలు మరల నిద్రించువరకు శివోపాసనకు తగిన కాలమే. జడదృష్టి లేక భేదదృష్టి వదలి శివదృష్టిని ఉపాసించటానికి అనునిత్యము కాలమే. ద్వాదశాంతపదం అనబడు శిరో ఊర్ధ్వ భాగమున గల బ్రహ్మరంధ్రము శివతత్వోపాసనకు ముఖ్య స్థానము. అంతేగాని బాహ్యమున ఏదో ప్రదేశము స్థానము కాదు. ఈ విధంగా మార్కండేయ మహర్షి చెప్పుచున్నదంతా శ్రద్ధగా విని సౌనకాది మహర్షులు మరల ఇట్లా ప్రశ్నించారు. హే భగవాన్, ఓ మార్కండేయ మహర్షి, అట్టి కేవల చైతన్యాత్మ స్వరూపుడగు దక్షిణామూర్తి లేక పరమాత్మతత్వము సిద్ధించేది ఎట్లా? దక్షిణామూర్తి స్వరూపమెట్టిది? ఆయనను ఎవ్వరెవ్వరు ఉపాసిస్తూ ఉన్నారు? ఎట్లా మేము ఉపాసించాలి? సహోవాచ, వైరాగ్యతైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే ప్రబోధపూర్ణ పాత్రేతు జ్ఞాప్తిదీపం విలోకయేత్. 15. మోహాంధకారే నేహసారే ఉదేతి స్వయమేవ హి వైరాగ్యమరణిం కృత్వా జ్ఞానం కృత్వోత్తరారణిం. 16. గాఢతామిశ్ర సంశాంతియే గూఢమర్థం నివేదయేత్ మోహభానుజ సంక్రాంతం వివేకాఖ్యం ముకండుజం. 17. తత్వావిచారపాసేన సహోవాచ, వైరాగ్య తైల సంపూర్ణే, భక్తివర్తి సమన్వితే ప్రబోధ పూర్ణ పాత్రేతు జప్తి దీపం విలోకయేత్ మోహాంధకారే నిస్సారే ఉదేతి స్వయమే వహి వైరాగ్యం అరణిం కృత్వా జ్ఞానం కృత్వా ఉత్తరాత్ అరణిం గాఢతా మిశ్ర సంశాంతం గూఢం అర్థం నివేదయేత్ మోహభానుజా సంక్రాంతం వివేకాఖ్యం ముకండుజం తత్వ అవిచారపాసేన మార్కండేయ మహర్షి ఆ పరమశివుని ఉపాసించు విధానమేమిటో వివరిస్తున్నాను, వినండి. వైరాగ్యము లిదృశ్య విషయముల పట్ల నాది అనురాగము అటాచ్మెంట్ ఉపసంహరించుకొనబడుచుండగా ఏర్పడు రాగరహిత స్థితిరి అనే నూనెను సముపార్జించి భక్తి అనే దీపవర్తి లేక ప్రపత్తిని తయారు చేసుకొని ప్రబోధము పరమాత్మ గురించి తెలుసుకోవటము శాస్త్ర గురుబోధలు వినటము అనే జ్ఞానబోధ పాత్రలో ఉంచి జప్తి పరమాత్మ జ్ఞానము గురించిన జ్ఞాపకము అనే దీపము వెలిగించి ఈ జగత్తును ఆత్మజ్ఞానముతో అవలోకించాలి, సర్వము శివమయముగా అనుక్షణికంగా దర్శించాలి అనిపించేంతవరకు అనుకుంటూనే ఉండాలి. అప్పుడు మోహము అనే చీకటి తొలగిపోతుంది. శివ సాక్షాత్కారం సర్వము శివమయముగా శివోహంగా అనుభవమవుతుంది. యజ్ఞయాగముల కొరకై నిప్పు పుట్టించటానికి అరణి అనే రెండు భాగములు గల అపకరణం వాడుతారు. వైరాగ్యం క్రింద అరణ బద్ధం ద్వైతభయాతురం ఉజ్జీవే నిజానందే స్వస్వరూపేణ సంస్థితః 18 సేముషి దక్షిణా ప్రోక్తా సాయస్యభిక్షణే ముఖం దక్షిణాభిముఖః ప్రోక్తః శివోసౌ బ్రహ్మవాదిభ్యః 19 బద్ధం ద్వైతభయాతురం ఉజ్జీవేత్ నిజానందే స్వస్వరూపేణ సంస్థితః సేముషి దక్షిణా ప్రోక్తా సాయస్య అభీక్షణే ముఖం దక్షిణ అభిముఖః ప్రోక్తః శివోసౌ బ్రహ్మవాదిభ్యః. ఉపకరణ విభాగం జ్ఞానముపై అరణి విభాగం. ఆ రెండింటి తాడనము చేయగా వేదాంత గూఢార్థము అనే అగ్ని జనిస్తుంది. మోహభానుజ సంక్రాంతం వివేకాఖ్యం ముకుండుజం. ఓ సౌనకాది మహామునులారా, ఈ మార్కండేయుడు అనే జీవుడు మోహము అనే సూర్యపుత్రుడగు యముని పాశములకు జన్మ జన్మలుగా చిక్కుకుంటూ వచ్చాడు. ఎందుచేత? తత్వ విచారణ లేకపోవటం చేత. తత్వజ్ఞాన రాహిత్యము అనే యమపాశములచే బంధింపబడి ద్వైతభయమును తెచ్చిపెట్టుకొని జన్మ జన్మలుగా పరితాపము పొందుతూ ఉన్నాడు. జీవుడు అనే సందర్భంలో ఇరుక్కొన్నవాడిగా భావించి సహజమగు శివస్వరూపము ఏమరచాడు. వైరాగ్యతైలంతో భక్తిని వృత్తిని వైరాగ్య అజ్ఞానముల అరుణితో తాడించగా జనించిన జ్ఞానాగ్నితో వెలిగించగా వివేకము అనే ఉష్ణముచే బుద్ధి ఉత్తేజితమవగా నిజానంద స్వస్వరూపము అనే పరమాత్మ మోహము అనే యముని కాలితో తన్నగా మోహము పటాపంచలయింది. బుద్ధి అనే నేత్రములకు మేధకు ఎదురుగా బోధపడువారే స్వస్వరూపు లఘు దక్షిణామూర్తి దక్షిణ బుద్ధి. ఆ దక్షిణామూర్తి యొక్క సందర్శనమే బుద్ధితో నిర్వర్తించవలసిన ఆత్మశివదర్శనము అని బ్రహ్మవాదులు చెప్పుచున్నారు. బుద్ధితో సిద్ధించుకోవలసినదే శివోహం. సర్గాదికాలే భగవాన్ విరించి రూపాసేనం సర్గసామర్థ్యమాప్య తుతోష చిత్తే వాంఛితార్థాంశ్చ లబ్ధ్వా ధన్యః సోపాస్యోపాసకో భవతి ధాత. 27 సర్గాదికాలే భగవాన్ విరించ్యః ఉపాస్య ఏనం సర్గసామర్థ్యం ఆప్య తుతోష చిత్తే వాంఛితార్థాంశ్చ లబ్ధ్వా ధన్యః. సో అస్య ఉపాసకో భవతి. ధాత, ఓ మునులారా, ఈ కనబడే సృష్టికి కర్తయగు విరించి సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించు సమయంలో సర్వాత్మకుడగు మేధా దక్షిణామూర్తి స్వామిని ఉపాసించి సృష్టి సామర్థ్యమును పొందటం జరిగింది. స్వస్వరూపం యొక్క సర్వాత్మత్వమును ఎరుగుటచే సృష్టించు ప్రయోజకత్వము సిద్ధించింది. ఎవరైతే భక్తిచే వెలిగించిన ఆత్మజ్ఞాన దీపపు వెలుగులో తమయందే వేంచేసి యున్న శివతత్వమును దర్శిస్తారో అట్టి వారు బ్రహ్మదేవుని వలెనే సృష్టి సామర్థ్యమునే పొందగలరు. ఇక సకల వాంఛితార్థములు వాటికవే నెరవేరగలవని వేరే చెప్పటమెందుకు? య ఇమాం పరమరహస్య శివతత్వ విద్యామధితే స సర్వపాపేభ్యో ముక్తో భవతి. య ఏవం వేద స కైవల్యమనుభవతి త్యుపనిషత్. య ఇమాం పరమరహస్య శివతత్వ విద్యాం అధితే స సర్వపాపేభ్యో ముక్తో భవతి. య ఏవం వేద స కైవల్యం అనుభవతి. పరమరహస్యమగు ఈ ఆత్మజ్ఞానముచే వాక్య విషయములపై రాగమును జయించి ఆత్మయందే శివదర్శనం చేయటం అనే శివతత్వజ్ఞాన విద్యను ఎవరు అభ్యసిస్తారో అట్టివారు సర్వదోషముల నుండి సర్వ పాపముల నుండి విముక్తులు, రిలీవ్డ్ కాగలరు. శివతత్వజ్ఞానము త్వం తత్శివయవయత్ జ్ఞానం తత్ శివతత్వజ్ఞానం దొచ్చే కైవల్యము పొందగలరు. అనగా ఈ జీవుడు తన యొక్క సందర్భ పరిమిత సంబంధమైన శృంఖలములను, బేడీలను త్రెంచివేసి కేవలీ స్వస్వరూపమును ఆస్వాదించగలరు. నేను, నీవు, జగత్తు కూడా సర్వదా శివస్వరూపమే అని అభ్యసించుటయే శివోహం. తద్వారా నేను జీవశివ ఏకంఖండ స్వరూపుడను అననది సునిశ్చితము, అనుక్షణికము అగుచున్నది. ఇతి దక్షిణామూర్తిపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.